రాజేంద్రవే మే ప్రసాదే పురంజాదీ వాసతి రథం వవోదీనాథం జోజోపతీనాధ్యానాధ్యసి శ్రూదోహస సోమం శ్రేణంది కృష్ణాజ జగన్మన్ దేవానాశ్వారోచనే జివ అభిప్రకోపరింద్రవర్చయతాదే సూనం సత్యసత్పరి ఆహరజస్వృద్ధిరేషీరీ యత్రాభితం నవామహే ఇంద్రాజకావ ఆశిరం దుఃఖ్రే వజ్రిణే మధు యీముపరే విదత్ ఉద్యద్వ్రద్మం గృహమింద్రగంధి మద్వీవేమిసప్తశ్య పదే అర్చత ప్రాచద ప్రియ మేధాసో అర్చత అర్చంద్రకాభుతపురన్న ధృష్ర్చత అవశ్వరాదిగర్భరోధాపరీతనిష్ర లింగాపరీతనిష్కదీంద్రాయ బ్రహ్మోద్యతం ఆయత్వం తేంజసుదుఘానపస్ఫుర అపస్ఫురం గృభాయ తోమమింద్రాయ పాదవే అపాదింద్రో అపారగ్నిర్విశ్వే దేవా మత్సర వరుణయితి అక్షయత్తమాపో అభ్యానోషత మత్సం సంశిశ్వరీరివ సుదేవాదివరుణయ తే సప్తసింధవ అనుక్షరం శూన్యం దృషిరామీవ యోగ్యీంద్రపానయత్సుయుక్తాపదాదుషే తక్వో నేతరిద్వపూర్వమాయో అముచ్యత అతీదో చక్రవో హతీంద్రో విశ్వాదిద్విషా భినత్కనీనవోధనం పచ్యమానం పరో గిరా అర్భకో నకోమారకోధీతిష్టన్నవమ్రతం సర్వక్షన్ మహిళం మృగం పిత్రే మాత్రే విభుక్తం ఆరుషి ప్రదంపతే రథం తిష్టా హిరణ్యయం అధద్యుక్షం దేవహి సహస్రపాదమరుణం స్వస్తి కామానేహరం సంఘే మిథ్యానామశ్వినముపస్వరాజమాసతే అర్థం తిరస్యుధీకం జరేత వర్తయం తిదావనే అనుప్రత్నస్యౌకాసమేధాసేషా పూర్వామన ప్రజాజిం రక్తపరిషోహిత ప్రజసాసత యోరాజాచర్షణీనాథే విరద్రీగు విశ్వాసాం తరుతామృతానాగ్రహాగృణే ఇంద్రం తం సుంభపురుహన్మన్నవేయశ్చిదావీధర్తరి అసతాయవజ్ర ప్రతిధాయిదర్శతో మహోదివేన సూర్యా నకిష్టం కర్మణాన సంజస్చకార సతావృధం ఇంద్రన్న యజ్ఞైర్విశ్వగోర్ధమృద్ధమృష్టం విష్ణోజసం అషాఢముగ్రం దాదుదాహిమిరస్మిన్ మహీరో రుద్రజా సంధేన భోజాయమానే అనోనుభుజ్యావహ క్షామో అనోనుభుః యజ్జావ ఇంద్రతే శతం శతం భూమీ ఋతస్యుః నత్వా వజ్రేం సహస్రం ధూర్యా అనునజాతమష్టరోదసీ ఆపప్రాథమహినా వృష్ణ్యాృషన్ విశ్వాసమిష్ఠసవసా అస్మాకవమఖవన్ గోమాజివ్రజే వజ్రిం చిత్రాభిరుతిభిః నసీమదేవాపతిషం దీర్ఘాజోమర్త్యాః ఏతక్వాజిత్యజేత సాయోజతే హరీ ఇంద్రో యోజతే సంవో మహో మహాయమింద్రం దానాయ సక్షణిం యోగాధేషు చారణేషు హవ్యో బాధేష్వస్తి హవ్యాః ఉదోషుణో వసో మహే మృషస్వ సూరరాధసే ఉదోషు భక్ైవన్మత్తిం రశ్రవదే మహే స్వన్నాయేంద్రజస్వామి ఘోషిసి మధ్యే వదేష్మార్వార్మిదాసం సిస్మోహరై అన్యవ్రతమమానుషమయజ్వానమదే అపస్వస్రథాదువీతపర్వతస్వఘ్నాయదస్యం పర్వత సన్నాయింద్రాసాంహస్తే సవిష్టదావనే ధానానాన్న సంగ్రేభాజాస్మయుర్భిస్సంగ్రేభాజాస్మయుః సఖాయః క్రతుమిచ్ఛత కథారాధామసరస్య ఉపస్తుతిం భోజ సూరిర్యో అహ్రయః భూరిభిస్తమహర్షిభిర్భర్షిష్మద్భిస్తవిష్యసే యదిచ్ఛమేకమేకమిచ్ఛర వత్సాన్పారాతదాః కర్ణగృహ్యా మఘవా సౌరదేవ్యో వత్సన్నస్త్రిభ్య ఆనయత్ అజాం సూరిర్న ధాతవే ఉన్నో అగ్నేమహోభిస్పాహి విశ్వస్యారాగే ఉదద్విషో మధ్యస్య నహి మన్యః పౌరుషే జయీషే హివః ప్రియజాత త్వమిద శిక్షపాపాన్ స నో విశ్వేభిర్దేవేభిరూర్జో న పాద్భద్రాశోచే జయిం దేహి విశ్వవారం న తమగ్నే అరాతయోమర్తం యువంతరాజ యంత్రాజ సేధాశ్వాంసం యంతం విప్రమేధసా తావగ్నే హినోషిధనాయ సదభూతీ గోషు గంతా త్వం భయం పూర్వీరమగ్నే దాసుషే మర్త్యాయ ప్రణానయవస్యో అచ్చ పురుష్యాణో మాపరాదాఘాయతే దాదవేదః ే మర్తాయ అగ్నే మాకిష్టే దేవస్య రాతిమదే భోజిజోత త్వమీషిషేవసూనా సనోవస్వ ఉపమాస్యూర్జో న పాన్మాహీనస్య సఖేవసోజరిద్రభ్యాః అరచ్చానశీలసోజిషం విరోజం దురర్శతం అరచ్చాయజ్ఞాసో నమసా భూభసుం పురప్రశస్తమూతయే అగ్నిం సూనుం సహసో జాతవేదసం దానాయ వార్యాణాం దిశాయో భూతమృతమర్ధేష్వాహోతా మంత్రతమోభిసి అగ్నిం భోరేవ యజ్జలాగ్నిం ప్రయత్యధ్వరే అగ్నిం దేశ ప్రథమగ్నిమర్వత్యగ్నిం క్షైత్రాయ సాధసే అగ్నిరిషాం సఖ్యేదరాతు నయీశేయో భార్యాణాం అగ్నిం లోకేతన జేతస్వజీమహే వసుం సంతం తనూపాం అగ్ని విశ్వాసే గాథాభిశీరసోషం అగ్నిం భాజే పూర్వేణ శ్రుతం నరోగ్నిం సుధీరే ఛర్ది అగ్నిం వే రోజోగ్నిమస్యగ్నిం శ్రీయోస్తదాతవే విశ్వాసభిక్ష్మే బహవ్యో భువద్వస్తరుషూణాం అవిష్ట్రేణమగమద్ధర్యుర్వనతే పునః విద్వాంగస్ ప్రశాసనం నిదిగ్మమభ్యా అంశం దీదద్ధోరామనావధి విషారో అస్య సఖ్యం అంతరిక్షితం జనే రుద్రం పరోమనీషయా గర్భంతి జిహ్వజా ససం జామ్యాదీతపేతనుర్వజోధారుహద్ధనం త్రిషదం జిహ్వజావధీ శరన్ భత్రోషన్ నిహరీ దాతారందరిందరే ఏదిష్టోదవ అంజ్యం ఉదోండస్యజన్మహదశ్వాభద్యోజనం బృహద్ దామారథస్య దదృశే దుహంతీ సప్తైకామపద్మా పంచసృజత ఏర్థే సింధోరధిస్వరే ఆదశభిర్విపస్వదయింద్రకోశమచుచ్యవీత్ ఖేదజాద్వృతా దివ పరిత్రిధాతురధ్వరం జోర్నిరేతి నవీయసి మద్భాహోదారో అంజతే సింజంతి నమసాపతముచ్చాచక్రం పరిజ్ఞానం నీచీన భారమక్షీతం అభ్యారమిద్రయోనిషిక్తం పుష్కరేమధు అపదస్య విసర్జనే గావముపావతావతం మహీయజ్ఞస్య రప్సుదా ఉభాకర్ణా హిరణ్యజా సుతేజిందదశ్రిజం రోదస్యోరభిశ్రియం తదాదధీతవృషభం తేజానదస్వమోగ్యా అంతం వత్సాసో న మాతృభిః నిధో న సంసజామిభిః ఉపస్రగ్వేషువత్సదక్రణ్వతే దరుణం దివి ఇంద్రే అజ్ఞానభస్వాః అదృక్షద్భిప్యుషీమిషమోర్జం సప్తపదీ మదిః సూర్యస్య సప్తరశ్మిభిః సోమస్య మిత్రావరుణోదీ తాసూర ఆదదే తాసూరస్య భేషజం ఉతోన్నస్య యత్పదం హర్యతస్య నిధాన్యం పరిద్యాన్ జిహ్వజాతనత్ ఉదీరాదామృతాయతే యుంజాధామశ్వినారథం అంతిషద్భూతు వామవాహ నిమిషస్యజ్జవీయసారసేనాయాతమశ్వినా అంతిషద్భూతు వామవాహ ఉపస్తృణీతమత్ర జేహిమేన ఘర్మమశ్వినా అంతిషద్భూతు వామవాహ కుహస్థః కుహ జగ్మథః కుహశ్యేనేవ వేదథో అంతిషద్భూతు వామవాహ ిక్షుశ్రూజామిమం భవం అంతిషద్భూతు వామవాహ అశ్వినాయామభూత భానేదిష్టం జామ్యాప్యం అంతిషద్భూతు వామవాహ అహం నవత్రయే గృహం ప్రేమృతం యుపమశ్వినా అంతిషద్భూతు వామవాహ అరే అగ్నిమాతపోవదతే వల్గ్వత్రయే అంతిషద్భూతు వామవాహ ప్రతబ్ధవద్ధిరాసధారామగ్నేరసాయత అంతిషద్భూతు వామవాహ ఇహాగతం వృషన్ వసూషృణుతం మాజిమం భవం అంతిషద్భూతు వామవాహ ఇమిదం వాం పురాణవజ్జరాదోరివసస్యతే అంతిషద్భూతు వామవాహ సమానం వాం సజాత్యం సమానో బంధూరశ్వినా అంతిషద్భూతు వామవాహ యో వాం రజాం దశ్వినాథో దియాధిరోదసి అంతిషద్భూతు వామవాహ ఆనోరవ్యేభిరశ్వై సహస్రైరుపగచ్చతం అంతిషద్భూతు వామవాహ మానోగవ్యేభిరశ్వై సహస్రేభిరదిక్షతం అంతిషద్భూతు వామవాహ అరుణప్సూరుషా భూతగజ్యోతిర్హృతావారీ అంతిషద్భూతు వామవాహ అశ్వినాసు విశాఖసద్భృక్షం పరసుమా ఇవ అంతిషద్భూతు వామవాహ పురన్నసృష్ణమారోజకృష్ణయా బాధితో విశా అంతిషద్భూతు వామవాహ విశో విశోభో అదీతిం వాజయంతః పురు ప్రియం అగ్నిం భో దుర్జం వదస్తుషే రూఢస్య మన్మభిః జంజనాదో హవిష్మంతో మిత్రన్న సత్విరాశుని ప్రసంగం దివ్వసస్థిభిః అన్యాం సంజాతవేద సంయో దేవతాద్యుజ్యత హవ్యాన్యైరయద్దిభి ఆగన్మవృత్రహంత మంజ్యేష్ఠమగ్నిమానవం యస్య శ్రుతర్వా బృహన్నాక్షో అనీకయేధతే అమృతం జాతవేదసం తిరక్తమాం తిరర్షతం ఘృతావనమీడ్యం సబాధోయం జనాయిమే యేజ్ఞం హవ్యేభిరీడతే జుహ్వానాసో యతశ్రూతః నియం తేనవ్యసీమతిరగ్నే అధాయ్యస్మదా అంధసుజాతోరస్మాదీతే సాయేఅగ్నే సంత మాతనిష్టా భవతు ప్రియా తయావర్ధస్వసుష్ఠూత సాద్యుమ్నైర్ద్యుమ్నినీ బృహదుపోపస్రవసిశ్రవాః ధీతవృత్రూర్యే అశ్రమిత్రామ్రసప్రాంశైరమింద్రన్నసత్వజిశ్రవాంశూర్వర్ధపన్యం పన్యం చ కృష్టజాః జన్వా గోపవనో గిరాచనిష్టరగ్నే అంగిరః సపావకశ్రుధీహవం జన్వాజనాశైరతే సపాధో వాజసాతయే సర్వోధిరూరే అహం భూవాన ఆర్క్షేశ్వరాణి మదచ్యుతి సర్భాంశీ వస్తు కావినా వృక్షాశీర్షా చూర్ణాసవిష్టశ్రవిప్లవా సురథాసో అభిప్రయోపక్షన్వయోనతుగ్యయం సత్యమిత్వామహేన దిపరుష్ణ్యవదే దిశం నేమాభో అశ్వదాతరస్సవిష్టారస్తిమర్త్యాః యుక్షాయిదే బహూత మాం అశ్వాంగగ్నేరధీరివ దిహోతా భూర్జస్సరః ఉతనో ఏవ దేవాంగచ్ఛావోచో విదుష్టరః శ్రద్ధిష్వార్యాగృధి త్వం భయజ్జరిష్టదహసస్సో నబాహుత ఋతావాయజ్ఞియో భువాః అజమగ్నిః సహస్రిణో వాజస్స సదిరస్పతీః మూర్ధాకవీరజీనాం తం నేమి విభవో యథానమస్వసూదిభిః నేదీయో యజ్ఞమంగిరః తస్మై నూనమభిద్యవే వాచా వీరూపనిత్యయా వృష్ణే గోరస్వసుష్ృతిం కమశ్విదశ్చదేన యాజ్ఞేరపాదక్షసః పనిం గోషుస్తరామహే మానో దేవానాం విషఃప్రశ్నాదీరి భోస్రాః కృశంనః సురజ్ఞాః మానస్ సమస్య దూఢ్యా అంబరిద్వేరసో అంభతిః ఓర్మిర్ననాభమాబాధీర్ నమస్తే అగ్రభోజసే గృణంతి దేవ కృష్టజాః అమైరమిత్రమద్దయ కోవిత్సు లోకమిష్టజేజ్ఞే సంవేశీషో రజిం పురోకృదురుణస్కృధి మానో అస్మిన్మహాధనే పరాభక్భారభృత్యత సంవర్గం సంరజిం జయ అన్యమస్మద్భిజమగ్నే సుషక్తు దుక్షునా వర్ధానో అమాభత్సవాః యస్యాజోషన్నమస్మినశ్రమీమ దుర్ముఖస్య వా సంఘేరగ్నిర్వృధావతి పరస్యా అధీ సంవతో వారా అభ్యాతర యగ్రాహమస్మితావ విద్వాహితే పురాపజమగ్నే పితుర్యథావసః అధాజే దుమ్నమీమహే ఇవన్నమాదినంద్రమీసా నమోజస మరుత్వం తమ్ నృంజసే అయమింద్రో మరుత్సాభిరక్షిరా వజ్రేణ శతపర్వణా మరుత్సేంద్రోత్రమైరయత్ శ్రుతం స ముద్రియా అప అయం భజేన వాజిదం స్వర్మరుత్వదాజితం ఇంద్రేణ సోమాపీతలే మరుత్వం దమృజీభి నమోజస్వందం విరప్సినం ఇంద్రం జేర్భిర్హవామహే ఇంద్రం ప్రత్నే నమన్వానామరుత్వం తం హవామహే అస్య సోమస్య వీతయే మరుత్వాంగేంద్రమేద్భక్తి భాసోమం సదక్రతో అస్మిన్ యజ్ఞే పూనుష్టుత ఉభ్యేదింద్రమరుత్తాదే సుతా సోమాసో అగ్రివః హృదాహూయంత ముక్తినః ఇవేదింద్రమరుత్సఖాసుతం సోమం దివిష్టిషు మధ్వంసిషా నపోజస ఉత్తిష్టన్నోజస సహ పీత్వీషిత్రే అవేపయః సోమమింద్రచమోసుతం అనత్వారోదసీ బుభే క్రక్షమాణమగృపేతాం ఇంద్రయద్దస్యుహ భవః వాచమష్టాపదీమహం నవస్రగ్నివృతస్మితం ఇంద్రాత్మరీ తన్వం మమే యజ్ఞానోదసదగ్రదుర్విచరి మాతరం కముగ్రాహ సన్నిరే ఆదీంద్రవ్యవీర్ణ భాభమాశుభం తే పుత్ర సంతు నిష్ఠురాహ సమిత్రామృద్రహాఖీ దక్షే అరాఖేదయా ప్రవృద్ధోదస్యుభావత్ ఏకయా ప్రతిభావీవత్సాకం సరాంసి ధ్వంసతం ఇంద్రస్తోమస్తకానుకా అభిగంధర్వమాద్రణద బుద్ధే రురజస్వా ఇంద్రో బ్రహ్మభ్యయద్విధే నిరావిద్యగిరిభ్యాధారయత్ పక్వమో జనన్ ఇంద్రో బృందం స్వాదతం శతబ్రధ్నజిషుస్తవ సహస్రబ్రహ్మజే కజిత్ యమింద్రజగృషేయుజం తేన స్తోత్రభ్యాభరణభ్యో నాదిభ్యో అత్తవే సద్యో జాతర్భుష్ఠిర ఏతాత్రౌత్నాని తే కృతావర్షిష్టాని పరీణత ధారజ విశ్వేత్తా విష్ణునాభరదురక్రమస్తేషీత శతం క్షీరపాకమోదనం వరాహమింద్రజే మృఢం విభిక్షం తే సుకృతం సోమయంధన సాధుర్బుందో హిరణ్యజా ఉభాతే బాహూరణ్యాసు సంస్కృతర్ధూపేతి ధృతూవృధా పురోడాసందో అంధరైంద్రసహస్రమాభర శతాజూరగోనా ఆనోభరవ్యంజనం కామస్వమభ్యంజనం సజామనాహీరణ్యజా ఉదనకర్ణశోభనాభర సంయృషేవసో అజీమృషీకైంద్రధేన సుత నాన్యూరభాఖతీమింద్రో నిరర్తేన సక్రపరీ సక్రవే విశ్వం శృణోతి పశ్యతి సమన్యం మధ్యానామదబ్ధో నిచీకీషతే పురా నిగశ్చీకీషతే కర్తయత్పూర్ణముదరం పురస్యాస్తి విధత రుద్రఘ్నస్తోమపాగ్నాః దేవసూ నిరంగతా విశ్వాచ సోమసౌభాగా సుతాత్వపరిహృతా వామిద్యవయుర్మకామో గవ్యుర్హిరణ్యయ వామస్వయుషతేహమాసాహస్తే దినస్ వామగవాన్ సంభృతస్ వామూర్ధియస్ కాశినా అయం గ్రద్నగ్రే భీతో విశ్వజిజుర్భిదిత్ సోమా దృఢిర్విప్రః కావ్యేన అభ్యోర్నో దియన్నగ్నం భిడక్తి విశ్వం యత్పురం ప్రేమంధక్షిణ్యశ్రోణో భూత్ తం సో మదనో గృద్ధ్యోద్వేభ్యోన్యకృతేభ్యురయంతాధివరోధం ీతపదక్షైర్దివ పృథివ్యాదేజీషిన్ జావీరగస్ేషా అర్తినోయేదర్థం గచ్చామిషో రాజిజస్తృష్యదకామం విలజ్జూర్యం నష్టముదీవృతాయుమీరయత్ ప్రేమాయస్తారీరీర్ణం సుదేవో నృణయాగురక్తక్రదురపాద భవానస్వమతం హృదే మానస్వమతం వీభిజో మావిషతారాజన్ మానోహార్దిగావీ అభయస్వే సదస్థే దేవానాం దుర్మదీరీక్షే రాజన్న పద్మిడస్సేధమేఘోపశ్రుధస్సేధ అన్యం బలాకారం మద్ధికారం సదక్రతో స్వర్ణ ఇంద్రమృణయ యో నస్సత్పురా విచావృద్ధో వాజాధాతయే సత్వన్న ఇంద్రమృణయ మంగరధ్వజోదానస్వన్వానశ్రావిదేదసి విశ్వింద్రణశ్రకా ఇంద్ర ప్రణోరథమివ పశ్చాద్యుత్సంతవద్రివ పురస్తాదేనం మే గృహి హంతో నిజిమాదే ప్రథమం నోరథం గృహి ఉపమం వా జయశ్రవా అవానో వా జయం రథం సుతరం దేకిమిత్తరి అస్మాన్ సుజిజ్ఞుషస్కృతి ఇంద్రదృశ్యస్వూరాది భద్రాదేతి నిష్కృతం యంధీర్వృత్తిజావతి మాసీమవద్యాభా గుర్వీకాష్ఠా హితం ధనం అపావిక్తా రత్నజా తురీయం నామ యజ్ఞియం జగాకరస్తదుష్మసి ఆయత్తవిందోహదే అవీవృద్భో అమృతమందీరే గద్యోర్దేవాతజాశ్చేవీ తస్మాధక్రణదస్తం భ్రాతర్మక్షుజగమ్యాదూనా ఇంద్రక్షుమందం చిత్రం గ్రాభం సంగృహాయ మహాహస్తీరక్షీణ విద్వాహిత్వాజుకూర్మిం దుమిదేష్ణం దుమీమఘం దుమిమాత్రమవోభిః నహిత్వా సూరదేవానమత్తా సోదిత్సంతం భీమన్నగాం భారయంతే ఏతోన్నింద్రం స్తవామేషానం వత్సస్వరాజం నరాధావర్ధిషన్నః ప్రస్తోషదుపాకాశిత్సవత్సామ గీయమానం అభిరాధాజుగురత్ ఆనో భరదక్షీణేనాభిరవ్యేన ప్రమృశ ఇంద్రమానో వసోర్నిర్భాగ్ ఉపక్రమస్వాభరధృషదాధృష్ణో జనానాం అదాధోష్టరస్య వేదాః ఇంద్రయ పునుదే అస్థివాజో విత్రేభిస్తమిత్వ అస్మాభిస్తుతం సనుహి సద్యోజువస్తే వాజా అస్మభ్యం విశ్వశ్చంద్రా ప్రసయ్యేష్టమక్షూజారంతే భద్రం లోపీవాతజమనా హరి ఆ ప్రద్రవరావరోర్భావతశ్చ వృత్రహన్ మధ్వ ప్రతి ప్రభర్మణి ఈంద్రా సోమా సాకాహి సుతా సోమాదయుష్ణవా ఇవాదృగ్యథో జిషే ఇషామంతస్వాదుతేరంబరాయ మంజరే భువర్తయంద్రశం హృదే ఆత్మసత్రవాగాహిన్యో ఉత్థానీతూయసే ఉపమే రోదనే దివ ధ్యాయమద్రీభిస్తుతో గోభిశ్రీతో మదాజకం ప్రసోమా ఇంద్రహూయతే ఇంద్రశ్రుతిషు మేఘవస్తే సుతస్య గోమాతీతిం తృప్తిమశ్ని జయంద్రతమేష్మస్తమోషూతే సుతేదస్యమీషే యో అప్సుచంద్రమాయి వసోమస్తమోషు దదృశే ద్వేదస్యమీషే జంతే సేన పరాభరత్తిరోరజాంసస్మృతం ద్వేదస్యమీషే దేవానామిగవో మహత్తదావృణీమహే భజం కృష్ణామస్మభ్యమూతయే ేషస్వధాపరుణామిత్రర్జమాధాస్థేద అదీనో విష్ిరపో నర్షత యూజమృత్య వామన్నో అస్పర్యమన్ వామం వారుణసాంశ్యం వామం జ్యావృణీమహే వామస్సహి ప్రజేదశీరానాథోరిసాదస హేమాదిత్యా అఘశ్చయత్ అజమిద్వస్తుదానవః క్షియంతో జాంతో అధ్వన్నా దేవా వృధాయ హూమహే అధీన ఇంద్రైషాం విష్ణో దధాత్యానాం ఇతామరుతో అశ్వీనాం ప్రభ్రాదృత్వం సూదానవోహద్వితాసమాన్యా మా దుర్గర్భే భరామహే యూయం గచ్ఛా సూదానవైంద్రజ్యేష్ఠా అభిజ్ఞవః అథాచిద్వహుత బ్రూహే ప్రేష్ఠం వో అదిథిం స్తుషే మిత్రమీవ ప్రియం అగ్నిం రథం నవేద్యం కవిమీవ ప్రచేత సంజం దేవాసో అధద్విగా నిమర్చేష్వాదు సంజాష్టదాసుణ పాహి సృధీరా రక్షాతోకముదత్మనా అగ్నే అంగిరూర్జో న పాదుపస్తుతి మరాయ దేవమన్యవే విశ్వా అస్మభ్యం సుక్షితీ వాజద్రవిణ సో గిరానూనం వరీణ సోధియో జిన్వసి దంపతే ఘోషాదాయస్య తే గిరా సంవర్జయంత సుక్రతుం రోజావానవాజిషు శ్రేషు వాజిరం క్షేది క్షేమేభిః సాధుభిర్న గిర్యం ఘ్నంతి హంతి యః అగ్నే సువీరాజేధతే ఆమేహమం నాదచ్చాశ్వీనాగచ్చదం యుగం అధ్వస్వమస్య భీతయే ఇమం మే స్వమస్సి నేమం మే శృతం అధ్వస్వమస్య భీతయే అయం భాన్ కృష్ణాశ్వినాహవదేవాగినీవసు మధ్వస్తోమస్య పీతజే శృణుతం చరితర్హవం కృష్ణస్య స్తుభతో నరా మధ్వస్తోమస్య పీతజే చర్యం దమదాభ్యం విప్రాయస్తు భతే నరా మధ్వస్తోమస్య పీతజే గచ్చదం దాతుకో గృహమిచ్ఛాస్తు భతో అశ్వినా మధ్వస్తోమస్య పీతజే యుంజాథాం రథే భీడ్వంగే మృగన్వసు మధ్వస్తోమస్య పీతజే త్రిబంధులేన త్రివృతారథేనాజాతమశ్వినా మధ్వస్తోమస్య పీతజే లోభే గిరో నాధత్యాశ్వినా ప్రావతం యుగం మధ్వస్తోమస్య పీతజే ఉభాహిశస్రాభిరజామయో భువో భాదక్షస్య వచసోపభూవసో తాభాం విశ్వకోహవతే తనో గృధేవానో వియోగోష్టం సఖ్యామోదతం కథానూనం భాం విమానాముపస్తవద్యుబంధియం దదధర్మస్య ఇష్టయే తాభాం విశ్వకోహవతే తనో గృధేవానో వియోగోష్టం సఖ్యామోదతం జివాంగిష్మాపురుభుజే మమే ధగం విష్టాప్యేధరధర్వస్యష్టయే తాభాం విశ్వకోహవతే తను కృతే మానో వియోష్టం సఖ్యామోదతం ఉదరాజ్యాం వీరం ధరదామే జీషిణం దూరే తిచ్చంతమవసేహవామహే స్వాదిష్టాపజిర్యధావాష్టం సఖ్యామోదతం ఋతేన దేవసమాయతృంగముర్విజాపిప్రథేం దాహమహీ చిత్రుతో మా నోభిష్టం సఖ్యామోదతం యుమ్నీ భాం స్తోమో అశ్వినాకృతిర్నశేఖాగతం మధ్వసుదశ్చధరి ప్రియో నరాపాతం గౌరాభివేరీణే విభ్రాతం ఘర్మం మధుమంతమశ్వినాభర్హిస్తీతం నరా తామందదానామనుషో దురో న ఆనిపాతం వేదసామజాః ఆభాం విశ్వాభిరుతిభిః ప్రియమేధాహూషత తామత్తిర్యాదముపవ్యక్తపరిహితో జుష్టం యజ్ఞం దివిష్ణుషు విభాతం శోభం మధుమందమశ్వినాబర్హిశ్చీవరం సుమత్ ఆభాభృధానముపదుష్టుతిం జివో గంతం గౌరాభివేరీణం ఆనూనం జాతమశ్వినాశ్వేభిత్సూధి దస్రాహిరణ్యవర్తనీ శుభస్పతీ పాతం సోమమృతామృథా వయం హి భాం హవామహే విపణ్యభోభిప్రాసోపాజసాదయే తాల్గోదత్రాపోదం సాధియాశ్వీనా సృష్ట్యాగతం నమంగోదత్మృదీషం వసోర్మంతానమంధస అభిరక్షన్నస్వసరేషు ధేన భయింద్రం జేర్భిర్న వామహే యక్షం సుదాసం సవీషీభిరావృతం గిరిన్న పూర్వభోజసం క్షుమంతం వాజం సలిలం సహస్రణం భక్షో గోమంతమీమహే నత్వా గృహంతో అద్రయోపరం దయేంద్రవీలవాః యద్యత్సదేవదేవాదేవసురగిష్టధామీనాదితే యోద్ధాధిక్రత్వాసవసోదధం సనామిష్టా జాతాభిమద్మనా ఆత్వాయమర్కభూతయే భవర్తధియం గోదమాహీజనన్ ప్రహిరీ రిక్షవోజసాదివో అంతేభ్యస్పరి నరత్వారిజరజ ఇంద్రపార్థే భవనస్వధాక్షిత ర్మఘవన్మఘేదాసి అస్మాకం భోజ్యుజతాం జిష్టోపాచాతయే బృహదింద్రాయ తమరుతో వృత్తహంతమం జ్యోతిరజనయృతృో దేవం దేవాయ జాగ్రేది అపాధమీరీరేంద్రోర్జుమ్నాభవత్వాంద్రసఖ్యాయమి బృహద్వాదో మరుద్గణ ప్రవైంద్రాయ బృహదే మరుతో బ్రహ్మార్చత బృహదంహ్రదక్రదుర్వజ్రేణ సతపర్వణ అభిప్రభారధిషదృఢన్మధ్రవచిత్తేసద్బృహత్ అర్ణన్వాజపసాది మాతరోహణో వృత్రం జజాస్వాజాయూర్యమఘవన్వృత్రహత్యాయ పృథివీవ ప్రజయస్తాబుద్జా యజ్ఞో ఆజాయతర్కబుదహకృదిశ్వామభిభూరాజ్జాతంజ్వం ఆమాదో పక్వమైరూర్యోహయోజి ధర్మన్న సామన్వదాక్తిర్జం గర్వణే బృహత్ ఆనో విశ్వాసుభవ్యయంద్ర సమత్సో భూషతు ఉపబ్రహ్మాణిగమానిరత్నపరమజ్జాజీమ్రామస్యసీధ్యయీసాధృతుమ్రయజ్జావేణీమహే పుత్రస్వో మహ బ్రహ్మాదయింద్రగర్మణ అనాదిద్భుతా ఇమాజోడస్వహర్యస్వజో జనేంద్రజాతే అమన్మహి సంఘిధ్యోమఘవన్ననానతో మిత్రా భూరింద్రింజసే సత్వం రాజ్రహస్తాసుర్వాంచం రజిమాగ్రేధి ేత్రాణీహం చ ప్రతీన్యేకృతృతమోర ప్రదేత సంభ్రాధో భాగమీ వేమహే మహే భగత్యశ్చరణాదాయింద్ర ప్రదే సుమ్నానో అశ్రవన్ కన్యా ఆవారవాయతీతో మమపి శ్రుతాబీదత్ంభరం చ్రవీదింద్రాయసున వై అసౌయేభీరకో గృహం గృహం విచాకసత్ ఇమం జంభరసుతం విభధారావంతం కరం భినామ భూపవంత ముఖినం ఆశనత్వాధిగచ్చామోధీతనత్వానేమాది శనైరివసనైరేంద్రాయేందో పరిశ్రవ కుభిక్షక కుభిర్కరత్ కుభిన్నోవస్య భస్కరత్ ఉపిత్పదిద్విగో జతీరింద్రేణ సంగమామహై ఇమాని త్రీణి విష్టపాతానీంద్రవిరోహయ శిరస్తదస్యోర్వరామాదిదం మగుపోదరే అసౌ దయాన భుర్వరాదిమాన్ తన్మామ అసో తదస్యయక్షిరస్సర్వాతారో భషాగృధి ఖేరథేన ధక్కేయుగస్య సదక్రతో అపారామింద్రకృష్ణోద్యతే నో సూర్యత్వజం ఓ